పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 25వ భాగం. ఉరుము, మెరుపు రెండు ఒకేసారి పుడతాయని ఇప్పుడు నిస్సందేహంగా తెలిసిపోయింది. మేఘాలలో విద్యుత్ ఛార్జ్ చేరుకుంటుంది. రెండు మేఘాలలోని ఛార్జ్లు కొన్ని సందర్భాలలో కలిసి ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ జరుగుతుంది. మేఘాలలోని ఛార్జ్కు భూమిలోని ఛార్జ్కు మధ్య కూడా ఈ రకమైన చర్య జరగవచ్చు. విద్యుదావేశాలు అంటే ధన రుణ ఛార్జులు కలిసి వీగిపోతే అక్కడ వెలుగు వేడి పుడతాయని మనకు తెలుసు. డిశ్చార్జ్ చుట్టూ ఉన్న గాలి 50,000 డిగ్రీల ఫారెన్హైట్కు వేడెక్కుతుంది. అది సుమారు 28,000 సెల్సియస్కు సమానం. ఇది సూర్యుని ఉపరితలం మీద ఉండే వేడి కన్నా చాలా ఎక్కువ. సూర్యుని ఉపరితలం వేడిమి 2,500 సెల్సియస్ లేదా 4,500 డిగ్రీల ఫారెన్హైట్ మాత్రమే. అంత త్వరగా గాలి చెప్పలేని వేడికి గురయ్యేసరికి అక్కడ ఒక పెద్ద పేలుడు జరుగుతుంది. అంటే గాలి ఒక్కసారిగా విస్తరిస్తుంది అని అర్థం. పుట్టిన తరంగాలు గాలిలో పయనించి మన చెవులకు చేరతాయి. అది ఉరుముగా వినబడుతుంది. మరి మెరుపు ముందు కనిపించడానికి కారణం తేలికగానే అర్థమవుతుంది. వెలుగు గాలిలో సెకనుకు 186,000 మైళ్ళు అంటే సుమారు 300,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంది. ధ్వని అంత త్వరగా పయనించదని తెలుసు. కాబట్టే మెరుపు ముందు కనబడుతుంది. ఇంచుమించు దానితో పాటే పుట్టిన ఉరుము మాత్రం కొన్ని క్షణాల తర్వాత వినబడుతుంది. ధ్వని గాలిలోని కణాలను కుదుపుతూ శక్తిని ఒకదాని నుంచి మరొకదానికి మారుస్తూ అలలుగా ముందుకు కదులుతుంది. అందుకనే దాని వేగం కొంచెం తక్కువ. సెకండ్లో అది 1,000 అడుగులు లేదా సుమారు 300 మీటర్లు మాత్రమే కదులుతుంది. గాలిలోని తేమ వేడిమి కారణంగా ఈ వేగంలో కొంతపాటి తేడాలు కూడా ఉంటాయి. కాంతి ధ్వనివేగాల తేడా తెలిసింది. ఇక అవి పుట్టిన చోటు నుంచి మనం ఉన్న చోటికి మధ్యన దూరాన్ని కూడా లెక్కవేయాలి. అప్పుడు వాటి తేడా మరింత బాగా అర్థమవుతుంది. మెరుపులు రకరకాలుగా ఉంటాయి. తెల్లని వెలుగుతో కొన్ని మెరుపులు ఒక మేఘం నుంచి మరొక మేఘంలోకి దూకుతాయి. పసుపు రంగు, కొంత ఎరుపు రంగుతో సహా మరికొన్ని మెరుపులు ఎక్కువ ప్రాంతంలో కొంతకాలం పాటు నాట్యం చేస్తాయి. అప్పుడప్పుడు మెరుపు నిలువుగా కిందకు సాగి భూమిని తాకుతుంది. ఈ తేడాలు విద్యుత్ డిశ్చార్జ్లో మారుతున్న శక్తి తీరు మీద ఆధారపడి ఉంటాయి. ఇక ఉరుములు కూడా కొన్ని పెద్ద పేలుడులాగా కణేలు మంటాయి. మరికొన్ని రథచక్రాలు కదిలిన తీరుగా గడగడలాడతాయి. అందుకనే మన వారు అర్జునుడిని గుర్తు చేసుకుంటారు. ఉరుములోని తేడాలకు కారణంగా ధ్వని మన చెవులకు చేరే తీరులోని తేడా గురించి చెప్పవచ్చు. మెరుపు మెరిసిన ప్రాంతం మీద ఒక్క క్షణంలో విద్యుత్ మొత్తం వీగిపోతుంది. అక్కడే ధ్వని కూడా పుడుతుంది. ఈ డిశ్చార్జ్ జరిగిన ప్రాంతం మనకు దగ్గరగా ఉంటే వెలుగు ధ్వని విస్తరించినట్టు కనిపించదు. పెద్ద మెరుపుతో పాటు కణేలు మన్న ఉరుము వినబడుతుంది. ఉరుము మెరుపులు పుట్టిన చోటు మనకు దూరంగా ఉంటే ధ్వని తరంగాలు చాలా దూరం పయనించవలసి ఉంటుంది. అప్పుడు గడగడమన్న ఉరుము వినబడుతుంది.